అమ్మా జననీ వెలిగే జ్యోతి, అమ్మా జననీ వెలిగే జ్యోతి, నా సంగీతం నీ గీతమే, దయతో రావే తల్లి భారతి, అమ్మా జననీ వెలిగే జ్యోతి. ఆకాశం ఈ పాట కలలైనది, నా సంగీతం ఎవరింక కాదన్నది, కలలన్నీ కడతెరగా కడలెన్నో వసివాడగా, మల్లెల ఎదలో మధుపాలే జల్లున ఎగసే సంగీతం, విరిసే వెన్నెల స్వరదీపం, వై గానమే దివ్య నాట్యమై అది కదిలిల్చదా పదపీఠమే. సందేహమే ఈ దేహము, సమ్మోహమే సంగీతము, నను జ్వాలలు దహించక ముందే స్వర జలధులు ఉప్పొంగక మానవు, చంద్రనిప్పు చందనాలు కాద మంచు పూల జల్లుగా, హృదయమందు ఉన్న గాన జ్యోతిని అగ్ని శిఖలు తాకునా, పట పట పట మది రగిలే జ్వాల కను పాపల కది వెచ్చని జోల, జ్వాలే స్పృశించి తానే కృషించి తనుగా నశించదిలలో, అంటం అదరగ గుండెలు చదరగ దేవి సాక్షాత్కారం, దేవి సాక్షాత్కారం, దేవి సాక్షాత్కారం.